الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله ولو كره المشركون بسم الله الرحمن الرحيم وهذا البلد الأمين رب اشرح لي صدري ويسر لي أمري వహలుల్ ఉఖదతా మిన్ లిసానీ యఫ్కహు ఖౌలీ. అనంత కరుణామయుడు అపార కృపాసీరుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి గౌరవనీయులు, నేటి ముఖ్య అతిథి ఎమ్మెల్యే పి విష్ణు వర్ధన్ రెడ్డి గారు, మరియు నేటి సభ నిర్వహణకర్త షఫీ గారు, మరియు యుఐఆర్ఎఫ్ యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ యొక్క అధ్యక్షులు అజీజుల్లా గారు, మరియు నేటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదర సోదరిమల్లారా, మిమ్మల్ని అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కా. దీని అర్థం అల్లాహ్ యొక్క శాంతి మరియు శుభాలు మీ అందరి జీవితాలలో వర్షించుగాక. సోదరులారా, నేడు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అంశం శాంతి సంస్థాపన ఎలా సాధ్యం. సోదరులారా, ఈ శాంతి సంస్థాపన ఎలా సాధ్యం అనేటటువంటి అంశం ఎంతో ఉన్నతమైనటువంటి అంశం. ఈ అంశం ఏదో ఒక దేశానికి లేదా కొన్ని దేశాలకు మాత్రమే అవసరమైనటువంటి అంశం ఎంత మాత్రం కాదు, ఇది పూర్తి మానవాళికి అవసరమైనటువంటి అంశం. శాంతి సంస్థాపన నిమిత్తమై గతంలో ఎంతో మంది మహానుభావులు, మేధావులు, సంఘ సంస్కర్తలు శాంతిని స్థాపించే విషయమై వారు ఎన్నో ఉద్యమాలు చేపట్టారు. కానీ వారి సిద్ధాంతాలు బలమైనవి లేని కారణంగా అనతి కాలంలోనే వారి ఉద్యమాలు కనుమరుగైపోయాయి. ఈ విషయమై నిరాశ పడేటటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. గతంలో నేటికి 1430 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలో మక్కా అనే ప్రాంతంలో మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఖురాన్ ద్వారా శాంతిని స్థాపించారు. అయితే సోదరులారా, ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే ముందు మక్కా పరిస్థితిని కాస్త మనం పరిశీలించినప్పుడు అక్కడ ముఖ్యంగా 360 విగ్రహాలను వారు ఆరాధించేవారు, మరియు 360 కబీలాలు తెగలు ఉండేవి, అక్కడ బానిసత్వం ఉండేది, అక్కడ బాటసారం దోచుకునేవారు, మరియు బలహీనలపై దౌర్జన్యం సాగేది. ఇలా చూసినట్లయితే ఆడవారు స్త్రీలు పుడితే అవమానంగా భావించి సజీవ సమాధి చేసేవారు. ఇలాంటి ఘోరమైనటువంటి సంఘటన నేటికి 1400 సంవత్సరాల క్రితం మక్కా ప్రాంతంలో ఉండేది. మరొక విషయం, ఒక తెగకు చెందినటువంటి ఒంటే మరొక తెగవారి బావిలో నీరు త్రాగిన కారణంగా యుగాల తరబడి యుద్ధాలు చేసేవారు అజ్ఞానపు అర్హులు. అలాంటి కాలంలో సృష్టికర్త అయినటువంటి అల్లా ఆ పరిస్థితుల్ని చూసి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అక్కడ పంపించడం జరిగింది. ఆయనపై అల్లాహ్ సుబ్హాన తాలా ఈ ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశారు. సోదరులారా, ఈ ఖురాన్ గ్రంథం ద్వారా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ శాంతిని సంస్థాపించారు. ఖురాన్ గ్రంథం సూరయాతీన్ 95వ అధ్యాయం 3వ ఆయత్ వహాదల్ బలదిల్ అమీన్, శాంతి నగరం మక్కా సాక్షిగా, అదొక శాంతి నగరంగా మారిపోయింది. దాని కారణం ఏంటి? ఫమై యామల్ మిస్కాల దర్రతిన్ ఖైరయరా వమై యామల్ మిస్కాల దర్రతిన్ షరయరా. ఖురాన్ గ్రంథం 99వ అధ్యాయం 7-8 వాక్యం, మీరు రవ్వంత దుష్కార్యం చేసిన మీ ప్రభు వద్ద సమాధానం చెప్పుకోవాలి. ప్రవక్త మొహమ్మద్ సల్సలం వారు ఈ ఖురాన్ ద్వారా అక్కడ శాంతిని సంస్థాపించారు. ముఖ్యంగా దైవ భీతి, పాప భీతి, లెక్క చెప్పుకోవాలి రేపు అనేటటువంటి ఒక భావన ద్వారా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శాంతిని సంస్థాపించారు. మరి అక్కడ ఆడపిల్లలు పుడితే సజీవంగా సమాధి చేసేవారు అరబ్బు ప్రజలు. మరి ఆడపిల్లలు పుడితే వారు అదృష్టంగా భావిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం, ఎందుకంటే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఎవరైతే ఇద్దరు ఆడపిల్లల్ని కని పెంచి విద్యా బుద్ధులు నేర్పి వారికి పెళ్లి చేస్తారో ఆ వ్యక్తి నేను స్వర్గంలో ఇలా ఉంటామని తన చూపుడు వేలు మంచి వేలు చూపించి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇంకా అనాథల గురించి సహల్ బిన్ సాద్ అనేటటువంటి ఒక సహాబా ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇలా సెలవిచ్చాడు, ఎవరైతే ఒక అనాథకు సంరక్షకుడుగా ఉంటాడో ఆ వ్యక్తి నేను రేపు పరలోకంలో అంటే స్వర్గంలో ఇలా ఉంటామని తన చూపుడు వేలు మధ్య వేలు చూయించి చెప్పారు. అప్పుడు అనాథుల హక్కు అక్కడ పెరిగిపోయింది. ఇంకా బంధువుల హక్కు, మన్ కాన యుమ్ను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిరి వయుక్రిముల్ జైఫా, ప్రవక్త ముహమ్మద్ సెలవిచ్చారు, ఎవరైతే అల్లాహ్ను మరియు అంతిమ దినాన్ని విశ్వసిస్తారో ఆ వ్యక్తి తన బంధువుల్ని ప్రేమించాలి, గౌరవించాలి, ఆదరించాలి అనేటటువంటి విషయం ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ వారు బోధించారో అప్పుడు బంధువుల్ని ప్రేమించడం, బంధువుల్ని ఆదరించడం అక్కడ వారు ప్రారంభించారు. ఇంకా సహోదరులారా, అతి చిన్న సున్నితమైనటువంటి విషయం కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. అదేమిటంటే ఆ వ్యక్తి దైవం సాక్షిగా ముస్లిం కాజాలడని మూడు పర్యాయాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అక్కడ ఉన్నటువంటి శిష్యులు సహాబాలు అడిగారు, ఓ ప్రవక్త ఎవరు ఆ దౌర్భాగ్యుడు, ఎవరి ద్వారానైతే తమ పొరుగు వారు అశాంతికి గురవుతారు ఆ వ్యక్తి అని చెప్పారు. ఇలాంటి సున్నితమైనటువంటి విషయాలు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఇంకా పొరుగు వారి హక్కు గురించి, ఆ వ్యక్తి ముస్లిం కాజారడు, దైవ సాక్షిగా ఆ వ్యక్తి ముస్లిం కాజారడు, ఎవరు తన పొరుగు వాడు ఆకలిగా ఉండి తాను మాత్రం కడుపు నిండా భుజించినట్లయితే ఆ వ్యక్తి ముస్లిం కాజారడు అనేటటువంటి విషయాన్ని చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఇంకా ఖురాన్ గ్రంథం అవతరణ జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఈ ఖురాన్ ని అల్లాహ్ అవతరింపజేశాడు. ఇందులో 17వ అధ్యాయం సూరే బనీ ఇస్రాయిల్ 32వ వచనంలో, విశ్వాసులారా మీరు వ్యభిచారం దరిదాపుల కూడా పోకండి, అది అతి దుష్ట కార్యం అనగానే వ్యభిచారాన్ని మానుకున్నారు. ఇంకా సూరే మాయిదా 5వ అధ్యాయం 90-91 వచనాల్లో, విశ్వాసులారా సారాయి జూదం దైవేతర మందిరాలు పాచికల ద్వారా జోస్యం ఇవన్నీ అసహ్యకరమైన శైతాను పనులు అనగానే, అక్కడ సారాయి తయారు చేసేటటువంటి వారు ఈ వాక్యం అవతరణ జరగగానే వెంటనే ఆ సారాయి ఆ యొక్క కుండల్లో నిల్వ ఉన్నటువంటి ఆ సారాయిని బద్దలు కొట్టేశారు. ఆ సారాయి మొత్తం కూడా ఏరులై పారింది. ఇలాంటి నైతిక పరివర్తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు అక్కడ స్థాపించారు. మరి సహోదరులారా, ఈ విషయమై ముస్లింలే కాదు ముస్లిమేతర మేధావులు సైతం ఈ విషయమై సాక్షించారు. జార్జ్ బెర్నార్డ్ షా, ఈయన అమెరికా తత్వవేత్త, ఈయన చెప్పారు, ప్రపంచంలో శాంతిని స్థాపించే ఏకైక మార్గం కేవలం ఖురాన్ ద్వారా సాధ్యమవుతుందని చెప్పారు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి గురించి జార్జ్ బెర్నార్డ్ షా చెప్పారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు మానవాళికి ముక్తి ప్రధాయుడు అనాలి, నేటి ఆధునిక సమాజానికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లాంటి వ్యక్తి నిరంకుశ నాయకత్వం వహిస్తే నేడు అతడు ప్రపంచ సమస్యల్ని పరిష్కరిస్తాడు, నేడు కరువు అయినటువంటి శాంతిని స్థాపిస్తాడని నా గట్టి నమ్మకం అని జార్జ్ బెర్నార్డ్ షా అమెరికా తత్వవేత్త చెప్పాడు. ఇంకా మైకిల్ హెచ్ హార్ట్ అనేటటువంటి శాస్త్రవేత్త, అతను 100 మంది మేధావులు అనేటటువంటి ఒక పుస్తకం రాశారు. అందులో ప్రథమ స్థానం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మతపరంగా లౌకిక పరంగా విజయం సాధించినటువంటి ద సక్సెస్ఫుల్ మ్యాన్ అనేటటువంటి విషయం చెప్పడం జరిగింది. ఇంకా ప్రొఫెసర్ రామకృష్ణ ఇంది బెంగళూరు, ఈయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని స్టడీ చేసి, ప్రవక్త ముహమ్మద్ ఒక అనాథుడు కానీ పూర్తి మానవాళికి ఆయన ఒక ఆదర్శుడు అనేటటువంటి విషయం చెప్పడం జరిగింది. ఇంకా ప్రొఫెసర్ డివంచంద్ శర్మ ఇంది కలకత్తా, ఈయన ద ప్రాఫిట్ ఆఫ్ ఈస్ట్ తూర్పు వైపు వచ్చే ప్రవక్తలు అనే పుస్తకం రాశారు. అందులో మరి ఈయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి గురించి చెప్పారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఒక దయాస్వరూపుడు, ఆయన చుట్టూ ఉండేవారు ఆయన దయాస్వరూపాన్ని గుర్తించారు, కాబట్టి ప్రవక్త ముహమ్మద్ ని ఎప్పుడు వారు విడిచిపెట్టి ఉండడం వారు సహించలేదు. ఇంకా మరి ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి యొక్క శిష్యుల గురించి చూస్తే మహాత్మా గాంధీ వారు చెప్పారు, ఉమర్ లాంటి పరిపాలన వస్తే సమాజంలో శాంతి సంస్థాపన జరుగుతుందని చెప్పారు. ఈ ఉమర్ ఎవరు, ఈ ఉమర్ ఎవరు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శిష్యుడు. మరి సోదరులారా, ఆ ఘోరమైనటువంటి ఆ అరబ్ ప్రాంతంలో నేటికి 1430 సంవత్సరాల క్రితం అనేక చెడులు ఉన్నటువంటి ఆ సమాజంలో శాంతి సంస్థాపన జరిగింది. ప్రతి చిన్న విషయంలో కూడా అమ్మో ఈ విషయం ఇలా అయితే దేవుడు మమ్మల్ని అడుగుతాడు అనేటటువంటి ఒక దైవ భీతి పాప భీతి ఆ ప్రజల్లో రావడానికి ముఖ్య కారణం ఖురాన్ గ్రంథం. ఇక రండి సోదరులారా, ఈరోజు మన భారతదేశ పరిస్థితి మరియు మన భారతదేశం మరి అభివృద్ధికే ఆదర్శంగా భావిస్తున్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి కొన్ని లసుకులని మనం కాస్త చూసినప్పుడు, అమెరికాలో 1990-91 యుఎస్ఏ ఎఫ్బిఐ రిపోర్ట్ ప్రకారంగా ఒక రోజుకి 1,754 మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. ఒక రోజుకి 1,754 మంది స్త్రీలపై బలాత్కారం జరుగుతుంది, వారు అత్యాచారానికి గురవుతున్నారు. ఇంకా అమెరికా యుఎస్ఏ ఎఫ్బిఐ రిపోర్ట్ ప్రకారంగా 1996-97 గణాంకాల లెక్కల ప్రకారం ఒక రోజుకి 2713 మంది మహిళలపై అత్యాచారం జరిగింది. ఒక రోజుకి 2713 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. అంటే ప్రతి 32 సెకండ్లకి ఒక మహిళ అత్యాచారానికి గురవుతుంది, మరియు ప్రతి 2 గంటలకు ఒకసారి 200 మంది కంటే ఎక్కువ మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. మరి సోదరులారా, మరి అమెరికా లాంటి దేశాలు, పొరుగు దేశాలు మరి భౌతికంగా ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాయి, కానీ ఆధ్యాత్మికంగా, నైతికంగా అంతే అంధాపాత్రాన్ని కూరుకుపోయాయి. దీనికి కారణం వారిలో దైవ భీతి, పాప భీతి లేదు కాబట్టి, రేపు లెక్క చెప్పుకోవాలి అనేటటువంటి భావన లేని కారణంగా అలాంటి దుస్థితికి అవి కారణమైపోయాయి. ఇంకా మనం ప్రతిరోజు మనం ప్రచార ప్రసార సాధనాల ద్వారా చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. అదేమిటి, కట్నం కోసం హింసిస్తూ భార్యపై ఇస్రాయిల్ పోసి నిప్పట్టించిన భర్త, సెంటు భూమి కోసం సొంత సోదరిని హత్య చేసినటువంటి సంఘటన, తాగిన మైకంలో సొంత కూతురిపై అగత్యానికి పాల్పడి అత్యాచారం చేసినటువంటి తండ్రి, మరియు ఇలాంటి అనేక ఘోర సంఘటనలు మన సమాజంలో మనం చూస్తున్నాం. ఇంకా వెస్టర్న్ కల్చర్, పాశ్చాత్య నాగరికతకు బానిసలైపోయి ఉన్నటువంటి మన దేశ యువతి యువకులు దేశ సంస్కృతిని మర్చిపోయి పాశ్చాత్య నాగరికతకు బానిసలైపోయి అర్ధనగర నృత్యాలు, భూత సాహిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంకా సోదరులారా, ఈరోజు మార్కెట్ లో రూపాయి షాంపూ నుండి 10 రూపాయల సబ్బు బిల్లపై స్త్రీని అర్ధనగ్నంగా చూపించడం జరుగుతుంది. మరియు పెద్దల పరిస్థితి ఎలా ఉంది, ఒక స్త్రీ, ఒక తల్లి తాను పూర్తి శరీరం నిండా చీర కట్టుకొని, తల్లో పూలు పెట్టుకుని, ఎంతో చక్కగా ఉన్నటువంటి ఒక తల్లి, ఒక స్త్రీమూర్తి తన కూతురు జానెడు మిట్టి వేసుకుంటే సంతోషపడుతుంది, చూడండి నా కూతురు ఎంత బాగా తయారైంది. ఇలాంటి దుస్థితి ఈరోజు మన సమాజంలో మనం చూస్తున్నాం. అంతేకాదు సోదరులారా, మరొక వైపు ఈ అనైతికతో పెరిగినటువంటి ఈ సంతానం తమ తల్లిదండ్రుల్ని ఓల్డ్ ఏజ్ హోమ్ వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు. అంతేకాదు ఈరోజు ప్రతి వస్తువు మార్కెట్ లో లభ్యమయ్యే ప్రతి వస్తువు కల్తీగా మనకు దొరుకుతుంది. ఈరోజు ఇన్ఫ్లేషన్, ఈ ఖరీదు కారణంగా ఒక సామాన్య వ్యక్తి జీవితం గడపడం కష్టంగా అయిపోయింది. ఆ వ్యక్తి ఈ జీవితమే నేను వృధా, నేను బ్రతకలేను అనేటటువంటి తలంపుతో ఇండ్రిల్ లాంటి విష పదార్థం స్వీకరించిన, ఇండ్రిల్ లాంటి ఒక విషాన్ని అతడు తాగినా అతడు చనిపోవలేదు. ఎందుకు, అందులో కూడా కల్తీ ఉంది. సోదరులారా, ఇలాంటి కల్తీమయ పరిస్థితులు ఈరోజు మన సమాజంలో మనం చూస్తున్నాం. పొరుగు వాడి సమాధి కట్టైనా నేను మాత్రం పునాది కట్టుకోవాలి, వానికి 100,000 రూపాయలు లాస్ అయినా నాకు 100 రూపాయలు లాభం ఉంటే చాలు, ఇలాంటి ధోరణి ఈరోజు ప్రజల్లో వచ్చేసింది. దీనికి ప్రధాన కారణం మానవుల్లో దైవ భీతి, పాప భీతి లేకపోవడమే. అయితే సోదరులారా, ఈ విషయమై ఖురాన్ గ్రంథం సెలవిస్తుంది. ఖురాన్ గ్రంథంలో సూర అర్రాక్ 13:38 లికుల్లి అజలిన్ కితాబ్, ప్రతి యుగానికి ఒక గ్రంథం ఉంది. ఖురాన్ గ్రంథం 13:8 లికుల్లి హౌమిన్ హార్, ప్రతి యుగానికి ఒక మార్గదర్శకుడు ఉన్నాడు. ప్రతి యుగంలో ధర్మ శాస్త్రము, ధర్మ చట్టము, దైవ చట్టము ఉంది అనేటటువంటి విషయాన్ని ఖురాన్ గ్రంథం సాక్షిస్తుంది. ఇంకా ఖురాన్ సూరే ఫాతిర్ 35:24 ప్రవక్త రాణి జాతి అంటూ ఏదీ లేదు. గతంలో ప్రవక్తలు వచ్చారు, నైతిక విలువలు పెంపొందించారు, వారు సృష్టికర్త సందేశం ఇచ్చారు, మానవాళికి, మానవాళిని హెచ్చరించారు. సోదరులారా, ఈ విషయం ఖురాన్ గ్రంథం సూరే అల్ ఆరాఫ్ 7:03 మీ ప్రభుని త్రోసిరాజని ఇతర సంరక్షకులను మీరు అనుసరించకండి. మీ ప్రభును త్రోసిరాజని ఇతర సంరక్షకులను, ఇతర చట్టాలను మీరు అనుసరించకండి. ఎప్పుడైతే దైవ ధర్మాన్ని, దైవ శాసనాన్ని మీరు విడిచిపెడతారో అప్పుడు మీ జీవితంలో సుఖము, శాంతి ఉండదని ఖురాన్ గ్రంథం సాక్ష్యమిస్తుంది. ఇంకా సోదరులారా, ఖురాన్ గ్రంథం 3:00 సూరే ఆలి ఇమ్రాన్ 4వ వాక్యాన్ని పరిశీలిస్తే, ఇన్నల్లదీన కఫరు బిఆయాతిల్లాహి లహుం అదాబున్ షదీద్ వల్లాహు అజీజున్ సుంతిఖామ్, ఇక నుండి దైవ చట్టాన్ని తిరస్కరించిన వారికి కఠిన శిక్ష పడటం నిశ్చయం, అల్లాహ్ మహత్తర శక్తి సంపన్నుడు, దుష్టత్వానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడు. తప్పకుండా మీలో నైతిక విలువలు పెంపొందించాలి అంటే, మీలో నైతిక పరివర్తన రావాలి అంటే దైవ చట్టాన్ని అనుసరించాలి. ఇది కండిషన్, ఇది షరతు అని ఖురాన్ గ్రంథం సాక్ష్యమిస్తుంది. ఇంకా సోదరులారా, ఈ విషయమై హైందవ గ్రంథాల్ని మనం పరిశీలిస్తే, హైందవ గ్రంథాల్లో భగవద్గీత 16వ అధ్యాయం 27వ శ్లోకాన్ని పరిశీలిస్తే ఇక్కడ తెలియజేయడం జరిగింది, ఏ శాస్త్ర విధి ముత్రుచ్చ వర్తతే కామకారత నససిద్ధి మమాప్నోక్తి న సుఖం న పరాంగతిం. ఎవడు శాస్త్రోత్తముకు విధిని విడిచిపెట్టి తన ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించినో అట్టివాడు పురుషార్థ సిద్ధిని గాని సుఖమును గాని పొందనేరడు. అక్కడ కూడా ఆధ్యాత్మిక గ్రంథాలని అనుసరించాలని చెప్పడం జరిగింది. ఇంకా ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 12:32 ఈ గ్రంథాన్ని అనుసరించాలి అని చెప్పడం జరిగింది. మరియు బైబిల్ గ్రంథం ద్వితీయోపదేశ కాండం 28:58-61 పరిశీలిస్తే నీవు జాగ్రత్త పడి ఈ గ్రంథంలో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి కైకొనుచు నీ దేవుడైన యెహోవాను మహిమగల భీకరమైన నామమునకు భయపడని యెడల యెహోవా నీకును నీ సంతతికి నీ ఆశ్చర్యకరమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగులును చెడ్డ రోగములనయుండు. ఎవరైతే ధర్మశాస్త్రాన్ని విడిచి జీవితం గడుపుతారో వారికి ఘోరమైనటువంటి రోగాలు సంభవిస్తాయి, వారి జీవితంలో శాంతి ఉండదని బైబిల్ సెలవిస్తుంది. ఇంకా గీతాశాస్త్రం వారి జీవితంలో శాంతి ఉండదు, పరలోకంలో మోక్షం ఉండదని గీతాశాస్త్రం సెలవిస్తుంది. ఇంకా ఖురాన్ గ్రంథం అలాంటి వారికి కఠిన శిక్ష పడటం నిశ్చయం ఎవరైతే ధర్మశాస్త్రాన్ని విడిచి జీవితం గడుపుతారు. అయితే సహోదరులారా, నేడు మన భారతదేశం ఒక ఆధ్యాత్మిక దేశంగా పిలువబడుతుంది. ఇక్కడ 95% ఆధ్యాత్మికత ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. మరి 95% ఆధ్యాత్మికత ఉంటే కనీసం 90% ఉన్న శాంతి ఉండాలి కదా. దీనికి భిన్నంగా 99% అశాంతి ఎందుకు కనబడుతుంది అంటే ఎక్కడో ఏదో మిస్టేక్, పొరపాటు జరిగిపోయింది. ఆ పొరపాటుని ఖురాన్ గ్రంథం సూరే అల్ హజ్ 22:22 మరియు సూరే అల్ హజ్ 22:73 సూరే జుమర్ 39:67 తెలియజేయడం జరిగింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. వమా ఖదరుల్లాహ్ హక్క ఖదరి, వారు అల్లాహ్ను గుర్తించవలసిన విధంగా గుర్తించలేదు. ఖురాన్ గ్రంథం సూరే ఫాతిర్ 35:28 ఇన్నమా యక్షల్లాహ్ మిన్ ఇబాదిహిల్ ఉలమాహు, యథార్థం ఏమిటంటే అల్లాహ్ దాసులలో జ్ఞానులు మాత్రమే ఆయనకు భయపడతారు. అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే దైవానికి భయపడతాడో అప్పుడు ఆ వ్యక్తి తప్పు చేయడు. ఏ వ్యక్తి అయితే ముస్లింలా ఉండి తప్పు చేస్తున్నాడో ఆ వ్యక్తికి అల్లాహ్ జ్ఞానం లేదు, కాబట్టి ఆ వ్యక్తి జీవితంలో శాంతి లేదని ఖురాన్ సాక్ష్యమిస్తుంది. ఈ విషయాన్ని హైందవ గ్రంథ వెలుగులు మనం చూస్తే భగవద్గీత గ్రంథం 9:24 అహం హి సర్వ యజ్ఞానాం భోక్త చ ప్రభురేవ చ నతు మామ విజానంతి తత్వైనా తచ్చవంతితే. ఏలయనగా సమస్త యజ్ఞములకు భోక్తను ప్రభును నేనే అయ్యున్నాను, అట్టి నన్ను వారు యథార్థముగా తెలుసుకునుట లేదు, ఆ దైవాన్ని యథార్థంగా తెలుసుకునుట లేదని గీతాశాస్త్రం సెలవిస్తుంది. ఇంకా భగవద్గీత గ్రంథం 7:3 మనుష్యానాం సహస్రేషు కచ్చిద్ధతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్ మాం వేతి త్వతః. అనేక వేల మందిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకోగలుగుచున్నాడు. అలాంటి వారిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకోగలుగుచున్నాడు. వేల మంది ఉన్నారు మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అలాంటి వారిలో ఏ ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకోగలుగుచున్నాడని గీతాశాస్త్రం సెలవిస్తుంది. ఇంకా ఈ విషయమై బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే బైబిల్ గ్రంథంలో సామెతలు 16:6 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోదురు. ఈరోజు క్రైస్తవ సమాజంలో ఈ అశాంతి, ఈ చెడులు ఉన్నాయంటే వారు యెహోవాకు ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడట్లేదు. ఇంకా సామెతలు 16:25 ఒకని మార్గము అని దృష్టికి యథార్థంగా కనబడును, ఆయనను తుదకెది మరణం వరకు చేర్చును. ఆ వ్యక్తి అనుకుంటాడు ఇక నేను స్వర్గానికి, కానీ అతడు నరకానికి వెళ్లే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు? ఆ దైవానికి ఎలా భయపడాలో అలా భయపడట్లేదు, దైవాన్ని ఎలా గుర్తించాలో అలా వ్యక్తి గుర్తించలేదు. కాబట్టి ఇక రండి సోదరులారా, ఆ దైవాన్ని మనం ఎలా గుర్తించాలి? ఈరోజు ఆధ్యాత్మికతలో మతం అనేటటువంటి విషయంలో ప్రధానమైనటువంటి విషయం దేవుడు. ఈ దేవుని విషయంలోనే ఈ మూడు మత వర్గాల వారు గలిబిలి గందరగోళానికి గురైపోయి ఉన్నారు. మన హైందవ సోదరుల్ని ప్రశ్నిస్తే చాలా మంది దేవులు ఉన్నారండి అంటారు, క్రైస్తవుల్ని ప్రశ్నిస్తే చాలా మంది లేరండి ముగ్గురే ఉన్నారు అంటారు, మన ముస్లిం సోదరుల్ని ప్రశ్నిస్తే ముక్కోటి లేరు ముగ్గురు లేరు ఒక్కడే ఉన్నారండి దేవుడు అని మన ముస్లిం సహోదరులు అంటారు. మరి సోదరులారా, ఒకే భూమిపై జీవితం గడుపుతున్నాం, ఒకే సూర్య చంద్రుల ద్వారా మనం ప్రయోజనాన్ని పొందుతున్నాం, ఒకే ఆక్సిజన్ ని పీల్చుకున్నాం. లేదండి, ముస్లింలు కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ విడిచిపెడతారు, విన్నామా? లేదు. ఇలా ఉమ్మడిగా మరొక విషయం చెప్పాలంటే ఒకే ప్రకృతి వడిలో సేదా తీరుతున్నాం. మరి ఇంతమంది దేవుళ్ళు ఎలా వచ్చారు? ఎప్పుడైతే ఎవరి మతం వారిదే, ఎవరి ధర్మం వారిదే, ఎవరి దేవుడు వారికి అనేటటువంటి నినాదం ఎప్పుడైతే వచ్చేసిందో అప్పుడే పూర్తి మానవ సహజం ముక్కలు ముక్కలుగా విడిపోయింది. ఎవరి దేవుడు వారికే, ఎవరి మతం వారిదే అన్న చిన్న నినాదంతో పూర్తి మానవాళి ముక్కలు ముక్కలుగా విడిపోయింది. మరి సోదరులారా, ఇంతమంది దైవాలు ఉన్నారా లేక ఒకే దేవుడు ఉన్నారా అనే విషయంపై మనం ఆధ్యాత్మిక గ్రంథాలని పరిశీలిస్తే, మరి పురాణ గ్రంథం 2వ అధ్యాయం సూరా బఖరా 163వ వచనంలో తెలియజేయడం జరిగింది. బిస్మిల్లాహి రహ్మాని రహీం. వా ఇలాహుకుం ఇలాహుం వాహిద్ లా ఇలాహా ఇల్లా హువ రహ్మాను రహీం. ఓ మానవులారా, మీ దేవుడు ఒక్కడే, ఆ కరుణామయుడు, ఆ కృపాకరుడు తప్ప మరొక దేవుడు లేడు. పురాణ గ్రంథం సూరా బఖరా 2వ అధ్యాయం 255వ వచనంలో అల్లాహు లా ఇలాహా ఇల్లా హువల్ హయ్యుల్ ఖయ్యూమ్, అల్లాహ్ ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవడు లేడు, ఆయన ఒక్కడే. పురాణ గ్రంథం సూరే అల్ అంబియా 21వ అధ్యాయము 22వ వచనంలో లౌ కాన ఫీహిమా ఆలిహతున్ ఇల్లల్లాహు లఫసదత, ఒకవేళ భూమిలో మరియు ఆకాశాలలో ఒక్క అల్లాహ్ తప్ప ఇతర దేవుళ్ళు కూడా ఉండి ఉన్నట్లయితే అప్పుడు భూమి ఆకాశాల వ్యవస్థ చిన్న భిన్నమైపోయి ఉండేది. ఖురాన్ సాక్షిస్తుంది. మరి సహోదరులారా, ఈ విషయమై హైందవ గ్రంథాలని పరిశీలిస్తే ముఖ్యంగా మన హైందవ గ్రంథాలు వేదాలు మరియు ఉపనిషత్తులు ప్రామాణికమైనటువంటి గ్రంథాలు. వేదాలు 4 రకాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్మవేదం, తర్వాత ఉపనిషత్తులు. వేదాల్లో ఒక వేదమైనటువంటి ఋగ్వేదము 6వ మండలం 45వ సూక్తం 16వ మంత్రంలో యఏక ఇత్తముష్టుహి, ఒక్కడు సాటి సమానము లేని ఆయన్నే స్తుతించండి. ఋగ్వేదం 8వ మండలం 1వ సూక్తం 1వ మంత్రం మా చిరణ్య విశంసత సకాయో మా విశంసత, ఓ మిత్రులారా ఆ ఏకైక దైవాన్ని ఆరాధించండి, అప్పుడు మిమ్ములను ఏ బాధ బాధించదు. ఋగ్వేదం 1వ మండలం 14వ సూక్తం 16వ మంత్రం మరియు ఋగ్వేదం 10వ మండలం 114వ సూక్తం 5వ మంత్రం ఏకం సత్వి ప్రబహుదా వదంతి, ఆ సృష్టికర్త ఒక్కడే కానీ జ్ఞానులు విభిన్న పేర్లతో పిలుస్తారు. అధర్మవేదం 20వ కాండం 53వ సూక్తం 8వ మంత్రంలో దేవో మహాబసి, ఆ దేవుడు ఒక్కడే గొప్పవాడు అని చెప్పడం జరిగింది. ఇంకా శ్వేతాశ్వతోపనిషత్ 3వ అధ్యాయం 2వ మంత్రంలో ఏకో హి రుద్రోనా నా ద్వితీయాయ తస్తుహా ఇమాం లోకాని శతఈ శనిభిహి, ఈ సమస్త లోకములను పుట్టించి పరిపాలించేటటువంటి ఆ దేవుడు వాస్తవానికి ఒక్కడే, రెండవ వాడుగా చేయడానికి ఆయన పక్కన మరొకరు లేడు. ఛందోగ్య ఉపనిషత్ 6వ మండలం 2వ సూక్తం 1వ మంత్రంలో ఎక్కం ఎవద్వితీయం, ఆయన ఒక్కడే ఎవద్వితీయం, రెండోవాడు లేడని ఛందోగ్య ఉపనిషత్ సెలవిస్తుంది. ఈ విధంగా హైందవ గ్రంథాల్లో సృష్టికర్త అనేటువంటి దేవుడు ఒక్కడే అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే బైబిల్లో ముఖ్యంగా బైబిల్లో చాలా రకాలు ఉన్నాయి. అందులో ఇది ప్రొటెస్టెంట్ వర్షన్, ఇది 66 పుస్తకాలతో ఉన్నటువంటి బైబిల్. ఇందులో పాత నిబంధన ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయుడు, ఆయన ఒక్కడే. బైబిల్ గ్రంథం పాత నిబంధన యెషయా 44:24, 44వ అధ్యాయం 24వ వచనం యెహోవానగు నేనే సమస్తము జరిగించువాడను, నేనొకడనే ఆకాశము విశాలపరిచిన వాడను, నేనే భూమిని పరిచిన వాడను, నేను ఒక్కడనే అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఇంకా బైబిల్ గ్రంథం యెషయా 43వ అధ్యాయం 11వ వచనంలో నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు నుండడు, నేను నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఇంకా బైబిల్ గ్రంథం నిర్గమకాండం 20వ అధ్యాయం 3-5 వచనాలు పరిశీలిస్తే యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద అయిన నీళ్ళ అందే గాని, ఎలాంటి రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, దానికి సాగిలపడకూడదు, దాన్ని పూజింపకూడదు. ఎలాగనగా యెహోవాకు నీ దేవుడు రోషము గల దేవుడు, దేవుడు ఒక్కడే అని 3 గ్రంథాలు ముక్తకంఠంతో సాక్ష్యమిస్తున్నాయి. సోదరులారా, ఆ దైవాన్ని సంస్కృత పరిభాషలో సర్వేశ్వర్ అన్నారు. సర్వేశ్వర్ అంటే సమస్త నియామకుడు. ఈనాడు హైందవ సోదరులో భావించే శివుల వారు కాదు. అదేవిధంగా బైబిల్ పరిభాషలో ఆ దైవాన్ని యెహోవా అన్నారు. యెహోవా అంటే యేసు అంటే ఇద్దరు ఒకటి కాదు. అదేవిధంగా ఆ దైవాన్ని అరబీ పరిభాషలో అల్లాహ్ అన్నారు. అల్లా అంటే ఎవరు? అల్లా అనేటటువంటి పదము, అల్లా అనేటటువంటి ఏదైతే మనం వింటున్నామో అల్ మరియు ఇలానే రెండు అరబీ పదాలతో ఏర్పడింది. అల్లా అంటే ఇంగ్లీష్ లో వాడబడే టిహెచ్ఇ దా వంటి ఉపపదము, ఆర్టికల్. దీని అర్థం నిర్దిష్టమైన, నిర్ణీతమైన, ప్రత్యేకమైన. మరియు ఇలా అంటే ఆరాధ్యుడు, పూజితుడు, పూజింపబడేవాడు. ఈ రెండు పదాలు కలిపితే అల్లాహ్ అనే పదం ఏర్పడింది. అల్లా అనే పదానికి అర్థం నిజ సృష్టికర్త, ఏకైక సృష్టికర్త, అసలైన సృష్టికర్త, సాటి లేని సృష్టికర్త అనే అర్థాలు వస్తాయి. సోదరులారా, ఈ అల్లా అనేటటువంటి పదం విశ్వ ప్రభువుకు, సృష్టికర్తకు అన్ని విధాల శోభాయమానమైనటువంటి పదం. ఎందుకంటే మనం తెలుగులో దేవుడు అంటాం, అది బహువచనం అయితే దేవుడు అవుతుంది, స్త్రీలింగం అయితే దేవత అవుతుంది. ఇంగ్లీష్ లో గాడ్ అంటాం, అది బహువచనం అయితే గాడ్స్ అవుతుంది. మరియు అదే విధంగా స్త్రీలింగం అయితే GODESS గాడెస్ అవడానికి ఆస్కారం ఉంది. కానీ అల్లా అనేటటువంటి పదము ఇది ఎలాంటి స్త్రీలింగం గాని లేక బహువచనం గాని, ఇది ఏ బహువచనమైనా స్త్రీలింగమైనా ఆపాదిస్తే ఇది కుదరనటువంటి పేరు. ఇది అల్లా అనేటటువంటి పదం ఎంతో విలక్షణమైనటువంటి పేరు. ఈ అల్లా అనేటటువంటి పదం వేదాల్లో కూడా మనకు కనబడుతుంది. వేదాల్లో, చతుర్వేదాల్లో ఒక విధమైనటువంటి ఋగ్వేదం. ఈ ఋగ్వేదంలో 2వ మండలం 1వ సూక్తం 11వ మంత్రం, మరియు ఋగ్వేదం 3వ మండలం 30వ సూక్తం 10వ మంత్రం, మరియు ఋగ్వేదం 9వ మండలం 67వ సూక్తం 30వ మంత్రంలో అల్లా యొక్క మూల పదమైనటువంటి ఇలా అనే పదం కనబడుతుంది. ఇదే విషయాన్ని మనం అల్లా అనేటువంటి పదాన్ని 108 ఉపనిషత్తులో ఒక ఉపనిషత్తు అయినటువంటి అల్లో ఉపనిషత్ అనేటటువంటి అల్లా పేరు మీద ఒక ఉపనిషత్తు మనకు కనబడుతుంది. ఇంకా సోదరులారా, ఈ అల్లా అనేటువంటి పదాన్ని బైబిల్లో మనం చూసినప్పుడు, బైబిల్లో మత్తయి సువార్త 27:46 మరియు మార్కు సువార్త 15:34 బైబిల్ ప్రకారం యేసు సిలువ కంటే ముందు ఎలోహీ ఎలోహీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసను, అనగా నా దేవా నన్నెందుకు చేయి జారవిడిచితివి. అరబ్బీ మరియు హిబ్రూ భాషలు చాలా దరిదాపుగా దగ్గరి సంబంధం ఉన్నటువంటి భాషలు కాబట్టి ఇక్కడ ఎలోహీ ఎలోహీ లామా సబక్తాని అనేటువంటి పదాన్ని అరబ్బీలో మనం అనువదించినట్లయితే అల్లా అల్లా లామా సబక్తాని, ఓ అల్లా ఓ అల్లా నన్నెందుకు చేయి జారవిడిచితివి. కాబట్టి భాషాంతరం చేయబడినప్పుడు అల్లా అనేటటువంటి పదాన్ని ఎల్లోగా రాశారని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇక రండి సోదరులారా, ఆ ఏకైక సృష్టికర్త, ఆ ఏకైక దైవం ఎలా ఉంటాడు, ఆయన్ని ఎలా గుర్తించాలి, ఆయన గుణ లక్షణాలు ఏంటి, ఈ విషయమై అంతిమ దైవ గ్రంథం ఖురాన్ని పరిశీలిస్తే ఖురాన్ 112వ అధ్యాయం సూరా అల్ ఇఖ్లాస్ 3వ వచనం, లమ్ యలిద్ వలమ్ యూలద్, అల్లాకు సంతానం ఎవరు లేరు, అల్లా కూడా ఎవరి సంతానము కాదు, అల్లా ఎవరికి పుట్టలేదు అని చాలా స్పష్టంగా ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. ఈ విషయమై భగవద్గీత గ్రంథం 10వ అధ్యాయం 3వ శ్లోకంలో, యో మామజమ నాదిం చవెత్తి లోక మహేశ్వరం అసమూఢ సమర్థేషు సర్వ పాపై ప్రముచ్యతే, ఎవడు నన్ను పుట్టుక లేనివానిగా అనాది రూపునిగా సమస్త లోకములకు నియామకునిగా తెలుసుకునిచున్నాడో అట్టివాడు సర్వ పాపముల నుండి లెస్సగా విడవబడుచున్నాడు, దేవునికి పుట్టుక లేదు అని గీతాశాస్త్రం సెలవిస్తుంది. ఈ విషయం శ్వేతశతరోపనిషత్ 6వ అధ్యాయం 9వ మంత్రంలో తెలియజేయడం జరిగింది. నతస్య కచ్చిత్ పతి అస్తి లోకేన చేసిత నైవ చతస్య లింగం స కారణాం కరణాధిపాదిపో నచస్య కచ్చిత్ జనితన చాదిపః, ఆ దైవానికి తల్లిదండ్రులు లేరు, ఆ దైవానికి గురువు లేడు, ఆ దైవానికి సంరక్షకుడు లేడు, ఆ దైవాన్ని గుర్తించడానికి సృష్టిలో ఎలాంటి ప్రతిమ ఎలాంటి రూపం లేదు, అన్నింటికి ఆ దేవుడే కారణం, ఆ దైవానికి తల్లిదండ్రులు లేదని హైందవ గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. ఇంకా ఈ విషయమై బైబిల్ గ్రంథం సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనంలో, దేవుడు అబద్ధ మారుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాప పడుటకు ఆయన నరపుత్రుడు కాదు. పుట్టేటటువంటి వాడు దేవుడు కాదని బైబిల్ గ్రంథం కూడా చాలా స్పష్టంగా సాక్షిస్తుంది. ఇక రెండవ గుణ లక్షణం, ఆ దేవుడు చనిపోతాడా, దేవుడు చనిపోతాడు అనేటటువంటి విషయం ఎంతో హాస్యాస్పదమైనటువంటి విచిత్రమైనటువంటి విషయం. ఈ విషయమై ఖురాన్ గ్రంథం సూరా అర్-రహ్మాన్ 55వ అధ్యాయం 26వ వచనంలో, కుల్లు మన్ అలైహ ఫాన్ వయబ్కా వజ్హు రబ్బిక దుల్ జలాలి వల్ ఇక్రామ్, ఈ పుడమి పై ఉండే సమస్తము నశించిపోయేదే మహోన్నతుడు మహోపకారి అయిన నీ ప్రభువు తప్ప. ఖురాన్ గ్రంథం సూరా బఖరా 2వ అధ్యాయం 255వ వచనం, అల్లాహు లా ఇలాహ ఇల్లాహు అల్ హయ్యుల్ ఖయ్యూమ్, అల్లాహ్ అయిన సజీవుడు నిత్యుడు అనంతుడు. ఖురాన్ గ్రంథం సూరా ఫుర్ఖాన్ 25వ అధ్యాయం 58వ వచనంలో, ప్రవక్త సజీవుడు ఎన్నడూ మరణించని వాడు అయిన అల్లాహ్ పై భరోసా పెట్టుకో, అల్లాను అల్లాహ్ పై నమ్మకం పెట్టుకో, అల్లాహ్కు మరణం లేదు అని ఖురాన్ సాక్ష్యమిస్తుంది. ఈ విషయమై హైందవ గ్రంథాలని పరిశీలిస్తే గీతాశాస్త్రం 8వ అధ్యాయం 20వ శ్లోకంలో, పరస్తస్మాత్ భావో అన్యో అవ్యక్తో వ్యక్తత్ సనాతనః యస్స సర్వేషు భూతేషు నాశత్సున వినశ్యతి, ఈ సమస్త ప్రాణి కోట్లు నశించినను ఆ దేవుడు మాత్రం నశింపడు, ఆయనకు మరణం లేదు అని గీతాశాస్త్రం సాక్ష్యమిస్తుంది. ఈ విషయమై బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే బైబిల్ యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనంలో, యెహోవా నిత్యుడకు దేవుడు, ఆయన నిత్యం ఉండేవాడు అని చెప్పడం జరిగింది. ఇంకా బైబిల్ గ్రంథంలో యిర్మీయా 10వ వచనంలో యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు, ఆయన జీవం గలవాడు, ఆయనకు చావు లేదని చెప్పడం జరిగింది. ఇదే విషయం దానియేలు 4:34 ఆయన చిరంజీవి అంటే చిరకాలం ఉండేవాడని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. సోదరులారా, ఈ మూడు గ్రంథాలు కూడా దేవుడు పుట్టడు, ఆయన మరణించడు అని చాలా స్పష్టంగా సెలవిస్తున్నాయి. ఇక ఆ దేవుడు కంటికి కనిపిస్తాడా అనే విషయంపై మనం కాస్త మన గ్రంథాలను పరిశీలించినట్లయితే, ఖురాన్ గ్రంథం సూరే అల్ అనామ్ 6:103 బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, లా తుద్రికుహుల్ అబ్సార్ వహువా యుద్రికుల్ అబ్సార్ వహువా లతీఫుల్ ఖబీర్, చూపులు ఆయనను అందుకోలేవు, ఆయన చూపులను అందుకుంటాడు, ఆయన సూక్ష్మ ద్రష్ట సర్వజ్ఞాని. ఆ దైవాన్ని ఏ మానవుడు చూడలేడు, కానీ ఆ దైవం సమస్త మానవాళిని చూస్తున్నాడని చాలా స్పష్టంగా ఖురాన్ సాక్షిస్తుంది. ఈ విషయమై శ్వేతశతర ఉపనిషత్ 4:20 ససందృశే తిష్టతి రూపమస్యాన చక్షుషా పశ్యతి కచ్చనైనం, ఆ దేవుని రూపం ఇంద్రియాల పరిధిలో నిలవదు, ఏ మానవుడు తన కన్నులతో ఆ దైవాన్ని చూడలేడు, ఆ దైవం కంటికి కనిపించడని హైందవ గ్రంథాలు సాక్షిస్తున్నాయి. ఈ విషయమై బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే బైబిల్లో నిర్గమకాండం 33:20 ఏ నరుడు నన్ను చూసి బ్రతకడనేను, దైవాన్ని చూసిన వాడు ఎవడో బ్రతకడు అని బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. ఏ వ్యక్తి అయితే నేను దైవాన్ని చూశాడు అంటే అతడు మనల్ని చూడలేడు, మనమే ఆయన్ని చూడడానికి వెళ్ళాలి, ఎందుకంటే ఆయన చనిపోయి ఉంటాడు. అదేవిధంగా బైబిల్లో యేసు వారు చెప్పారు, యోహాన్ స్వార్త 5:37, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపాన్ని చూడలేదు, యేసు వారు చెప్పారు. ఇంకా బైబిల్లో పౌలు వారు చెప్పారు, 1 తిమోతి 6:16, ఏ కాలమందు ఏ నరుడు ఆ దైవాన్ని చూడలేడు, చూడజాలడు అని పౌలు వారు చెప్పారు. ఇదే విషయాన్ని దేవుడు కంటికి కనిపించడని మూడు గ్రంథాలు ముక్త కంఠంతో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇక రండి సోదరులారా, ఆ దేవుడి రూపం ఎలా ఉంటుంది, ఆ దేవాన్ని మనం ఎలా గుర్తించాలి, మరి ఈ రూపం ఆ దేవుడు ఎలా ఉంటాడు అనేటటువంటి విషయంపై మరి విభిన్న అభిప్రాయాలతో ఈరోజు సమాజం అనేక ప్రతిమలను తయారు చేసుకుని మరి ముక్కోటి దేవీ దేవతలను ఆరాధించేటటువంటి దుస్థితి ఈ రోజు సమాజంలో మనం చూస్తున్నాం. ఈ విషయమై ఖురాన్ గ్రంథాన్ని పరిశీలిస్తే సూరే షురా 42:11 బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, లైఫ్ కమిస్లీ షైఉన్, ఆ దైవాన్ని ఆ అల్లాని పోలిన రూపం ప్రతిమ ఈ సృష్టిలో ఏదీ లేదు, ఖురాన్ సాక్షిస్తుంది. ఈ విషయమై ఖురాన్ గ్రంథం 12:4 వలం యకుల్లా హుకుఫ్వన్ అహద్, అల్లాకు సాటి మేటి సమానం ఎవరూ లేరు, ఆ అల్లాను పోలిన ప్రతిమ ఈ సృష్టిలో ఏదీ లేదని ఖురాన్ సాక్షిస్తుంది. ఈ విషయమై హైందవ గ్రంథాన్ని పరిశీలిస్తే యజుర్వేదం 32:3 మరియు శ్వేతాశ్వతర ఉపనిషత్ 4:19 తెలియజేయడం జరిగింది, నతస్య ప్రతిమా అస్తి, ఆ దైవాన్ని పోలిన ప్రతిమ రూపం ఈ సృష్టిలో ఏదీ లేదు. ఈ విషయమై బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే బైబిల్ యెషయా 46:9 నేను దేవుడను, నన్ను పోలిన వాడు ఎవడూ లేడు, మరియు యెషయా 40:18 మీరు ఎవరితో దేవుని పోల్చుదురు, ఏ రూపాన్ని ఆయనకు సాటి చేయగలరని, మరి ఏ రూపాన్ని కూడా ఆ దైవానికి సాటి చేయలేరని బైబిల్ గ్రంథం సాక్షిస్తుంది. సోదరులారా, ఆ దైవాన్ని పోలినటువంటి ప్రతిమా రూపం ఈ సృష్టిలో ఏది లేదని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇక రండి సోదరులారా, నేటి శాంతి సంస్థాపనకై ఈ మత వర్గాల వారందరూ కూడా దైవాన్ని గ్రంథాల్లో చెప్పబడిన విధంగా విశ్వసిస్తే ఇన్షాల్లా శాంతి సంస్థాపన జరుగుతుంది. ఇంకా ఆ దైవాన్ని ఎలా విశ్వసించాలి, ఆ దైవం సమస్తము చూస్తున్నాడు, సమస్తము వింటున్నాడు. ఈ విషయమై ఖురాన్ గ్రంథం 42:11 లైఫ్ కమిస్లీ షయూన్ వహువా సమీఉల్ బసీర్, అస్ సమీ, ఆయన సమస్తము వింటున్నాడు, అల్ బసీర్, ఆయన సమస్తము చూస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండాలని ఖురాన్ సాక్షిస్తుంది. ఈ విషయమై హైందవ గ్రంథాన్ని పరిశీలిస్తే భగవద్గీత 13:14 సర్వతః పాణిపాదం తత్ సర్వతో శిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి, సర్వతః శృతిమల్లోకే, ఆయన సమస్తము వింటున్నాడు, తత్ సర్వతో శిశిరోముఖం, ఆయన సమస్తము చూస్తున్నాడు, ఆ దైవం సమస్తము చూస్తున్నాడు, సమస్తం వింటున్నాడని భగవద్గీత గ్రంథం మనకు సాక్ష్యమిస్తుంది. ఈ విషయమై బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే 94:8-9 జనులలో పశుప్రాయులారా దీని ఆలోచించుడి, బుద్ధిహీనులారా మీరెప్పుడు బుద్ధిమంతులగుదురు, చెవులను కలుగ చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, మీకు చెవులు ఇచ్చేసాడు ఆయన వినట్లేదా, మీకు కళ్ళు ఇచ్చేసాడు ఆయన మిమ్మల్ని చూడట్లేదా, ఆ దైవం సమస్తము చూస్తున్నారని చాలా స్పష్టంగా మూడు గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. ఇంకా సోదరులారా, మానవులు చేసే ప్రతి కర్మకు స్వయంగా ఆ దేవుడే సాక్షిగా ఉన్నాడని మన గ్రంథాలు చెప్తున్నాయి. ఖురాన్ సూరే యూనుస్ 10:46 నిశ్చయంగా మీరు చేసే మంచి చెడు పనులకు దైవమే సాక్షిగా ఉన్నాడు. ఈ విషయమై హైందవ గ్రంథాన్ని పరిశీలిస్తే గీతాశాస్త్రం 9:18 గతిర్భర్త ప్రభు సాక్షి నివాస సరణం సుహృ ప్రభావ ప్రళయ స్థానం నిదానం బీజమవ్యయం. మానవుడు చేసే ప్రతి మంచి చెడు కర్మకు ఆ దేవుడు స్వతహాగా సాక్షిగా ఉన్నాడు. ఈ విషయమై బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే ఆది గ్రంథం 31:49 అంతటా లాభాను చూడము, మన వద్ద ఎవరు లేరు, నీకును నాకును దేవుడే సాక్షిగా ఉన్నాడని చెప్పాను. సోదరులారా, ఈరోజు మానవులు తప్పులు చేసి ప్రజలను నప్పిస్తున్నారు, పోలీసుల కళ్ళు కప్పుతున్నారు, కోర్టు కళ్ళు కప్పుతున్నారు, కానీ ఆ దైవం అనుక్షణం మీరు చేసే కర్మలకు సాక్షిగా ఉన్నాడు, అక్కడ లెక్క చెప్పుకోవాలి సుమా అనేటటువంటి భావనను మన గ్రంథాలు కల్పిస్తున్నారు. ఈ భావన సృష్టికర్త నన్ను చూస్తున్నాడు, నేను మాట్లాడే ప్రతి మాట వింటున్నాడు, నేను చేసే ప్రతి చేష్టను చూస్తున్నాడు అనే భావన ఎప్పుడైతే ఏర్పడుతుందో ఇన్షాల్లా అప్పుడే ఈ శాంతి సంస్థాపన ఏర్పడుతుంది. ఇక్కడ అన్ని సోదరులారా, ఈ జ్ఞానం కలిగిన కారణంగా మన మహానుభావులు, మన పుణ్యపురుషులు మరియు ప్రవక్త యేసువారు, ప్రవక్త మొహమ్మద్ వారు వీరందరూ కూడా మరి ఆ దైవాన్నే ఆరాధించారు. వీరి జీవితంలో చూసినప్పుడు, మరి ముఖ్యంగా రాముల వారి జీవితాన్ని చూసినప్పుడు, రామాయణంలో 7 కాండాలు ఉన్నాయి. అందులో 1వ కాండం బాలకాండం. రాముల వారు బాల్యంలో ఉన్నప్పుడు విశ్వామిత్రుల వారి, తన గురుగారు అయినటువంటి విశ్వామిత్రుల వారి వద్ద విద్యను అభ్యసించేవారు. మనం ప్రతిరోజు సుప్రభాతం వింటూనే ఉన్నాం. అదేమిటి? కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట హర్షార్థుల కర్తవ్యం దైవ మాణికం ఉత్తిష్ట ఉత్తిష్ట ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకర త్రైలోక్యం మంగళం కురు. వింటూనే ఉన్నాం. దీని అర్థమేంటి? కౌసల్య సుప్రజారామ, కౌసల్యకు పుట్టినటువంటి ఓ మంచి పిల్లవాడా రామ, పూర్వ సంధ్యా ప్రవర్తతే సూర్యుడు ఉదయించే వేళ అవుతుంది, ఉత్తిష్ట నిద్రలే నరశార్థుల నరులలో పులి వంటి వాడా, కర్తవ్యం దైవ మానికం ఆ దైవాన్ని ఆరాధించుట నీ డ్యూటీ, నీ విధి, నీ జీవిత లక్ష్యం అని రాముల వారి గురువు గారైనటువంటి విశ్వామిత్రుల వారు రాముల వారిని లేపుతున్నారు. అంటే సూర్యుడు ఉదయించే ముందు శ్రీరాముల వారు, విశ్వామిత్రుల వారు ఇద్దరు కలిసి పైన దైవాన్ని ఆరాధించారు. ఇప్పుడు అలా ఆరాధిస్తున్నది ఎవరు? కేవలం ముస్లింలు. పద్దనమాజ్ పొద్దున్నే లేచి నమాజ్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఆనాడు శ్రీరాముల వారు, విశ్వామిత్రుల వారు పైన దైవాన్ని ఆరాధించారు. ఇంకా రామాయణంలోని సుందరకాండాన్ని పరిశీలిస్తే రాముల వారు చెప్పారు, ఆత్మాన మానుష్యం అన్యే రామం దశరథాత్మజం, నేను సామాన్య మానవుణ్ణి, దశరథ కుమారుణ్ణి అని చెప్పారు. ఇంకా లంకాకాండంలో రాముల వారు చెప్పారు, అశ్రాస్త పూర్వ మహాదేవ ప్రసాద మకరోద్ విభువ సేతుబంధ ఇది ఖ్యాతం. ఓ సీత, ఇక్కడనే ఈ అరణ్యంలోనే ఈ వృక్షం కింద నేను చాతుర్మాసము చేసి తిని దేవతలకు మహాదేవుడు అయిన ఆ పరమ ప్రభువును నేను ధ్యానించాను అని చాలా స్పష్టంగా మరి రాముల వారు సీత వారికి చెప్పారు. మనం కొన్ని టీవీ సీరియల్స్ చూసి ఉన్నాం. మరి యుద్ధ రంగంలో, ఆ రణరంగంలో రాముల వారు వెనక నుండి బాణం తీసి విల్లు ఎక్కువ పెట్టే ముందు ఏం చేశారు? పైకి చూసి దైవాన్ని, ఆ యొక్క బాణాన్ని విడిచిపెట్టారు. సోదరులారా, రాముల వారు తనకు అతీతంగా ఉన్నటువంటి ఒక శక్తిని ఆరాధించారు. ఈ విషయం తెలియనటువంటి వారు రాముల వారిని ఆరాధిస్తున్నారు. ఈ విషయమై శ్రీకృష్ణ వారి జీవితాన్ని చూసినప్పుడు, మరి శ్రీకృష్ణ వారు గీతాశాస్త్రంలో 8:1-3 పరిశీలిస్తే అర్జున వారు శ్రీకృష్ణ వారిని ఒక విషయం అడిగారు. అది ధర్మానికి సంబంధించినటువంటి ప్రశ్న. అదేమిటంటే 8:1-2 ప్రశ్న, దానికి సమాధానంగా 3వ శ్లోకంలో ఆయన సమాధానం ఇచ్చారు. అదేమిటంటే ఆయన అడిగారు, కిం తత్ బ్రహ్మ కిం ఆధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అది భూతం చ కిం ప్రోక్తం అది దైవం కిముచ్యతే అది యజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణ కాలే చ కథం నియోసి నియతాత్మ. ఓ పురుష శ్రేష్ఠుడు అయినటువంటి ఓ కృష్ణ, దేవుడు ఎవరు అని ప్రశ్న అడిగారు. దానికి సమాధానంగా శ్రీకృష్ణ వారు అర్జున వారికి సమాధానం ఇస్తున్నారు. భగవద్గీత 8:3 అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మ ముచ్యతే భూత భావోద్భవ కరో విసర్గ కర్మ సన్నిత. ఓ అర్జున, నాశరహితమైనటువంటి ఆ పైరున్నటువంటి వాడే దేవుడు అని చెప్పారు. ఓ అర్జున, ఆ పైరున్నటువంటి ఆయనే దేవుడు అని చెప్పారు, కానీ నేనే దేవుడు, నన్ను ఆరాధించడని శ్రీకృష్ణ వారు చెప్పలేదు. ఇంకా గీతాశాస్త్రం 18:62 తమేవ శరణం గచ్చా సర్వ భావేన భారత తత్ ప్రసాదాత్మానం శాంతి స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. ఓ అర్జున, నీవు సర్వ విధముల ఆ ఈశ్వరుణ్ణే శరణ బంధుము, ఆయన అనుగ్రహం చే సర్వోత్తమైనటువంటి శాంతిని, శాశ్వతమైన మోక్ష పదవిని నీవు పొందగలవు. శ్రీకృష్ణ వారు చాలా స్పష్టంగా చెప్పారు, తనకు అతీతంగా ఉన్నటువంటి ఆ సృష్టికర్త ఉన్నాడు, ఆయన్ని ఆరాధించాలి అనేటటువంటి బోధన శ్రీకృష్ణ వారి జీవితంలో మనకు కనబడుతుంది. ఇంకా సోదరులారా, ఈ విషయమై సాయిబాబా వారి జీవితంలో మనం చూసినట్లయితే, సాయిబాబా అనుక్షణం మూడు మంత్రాలు చదివేవారు. సబకా మాలిక్ ఏక్ హై, అల్లా మాలిక్, అల్లా భలా కరేగా. అదేవిధంగా సాయిబాబా జీవితాన్ని పరిశీలిస్తే, శ్రీ సాయి లీలామృతం రచన ఎక్కిరాల భరద్వాజ, ఇది ఒంగోలు నుండి ప్రచురితమైనటువంటి పుస్తకం, పేజీ నంబర్ 18లో సాయిబాబా మసీదులో కూర్చొని అల్లాను ధ్యానించేవారు, అల్లాను స్మరించేవారు. సాయిబాబా వారు తనకు అతీతంగా ఉన్నటువంటి ఒక శక్తిని, అల్లాను ఆరాధించాలని శ్రీ సాయి లీలామృతం రచన ఎక్కిరాల భరద్వాజ పేజీ నంబర్ 18లో చెప్పడం జరిగింది. సోదరులారా, ఈ విషయమై యేసువారి జీవితాన్ని పరిశీలిస్తే, యేసువారు కూడా తనకు అతీతంగా ఉన్నటువంటి ఆ యెహోవానే పరిచయం చేశారు, ఆయన్ని ఆరాధించడం ప్రజలకు బోధించారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని రహస్యమందు చూచు నీ తండ్రికి నీవు ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అని యేసువారు చెప్పారు. ఇంకా యేసువారు స్వతహాగా దైవాన్ని ఆరాధించేవారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో యేసు పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశంలోకి వెళ్లి అక్కడ ప్రార్థన చేయించుండెను. యేసువారు సైతం ఆ పైనున్న యెహోవానే ఆరాధించారు. ఇంకా యేసువారి బోధనలు మనం చూసినప్పుడు యోహాన్ సువార్త 14వ అధ్యాయం 28వ వచనంలో తండ్రి నాకంటే గొప్పవాడు, ఆ దేవుడు నాకంటే గొప్పవాడు. యోహాన్ సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో ఆ దేవుడు మనందరికంటే గొప్పవాడని యేసువారు చెప్పారు. ఇంకా యోహాన్ సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే చేయగోరుతును గాని నా ఇష్ట ప్రకారం నేను చేయగోరును, కనుక నా తీర్పు న్యాయమైంది అని చెప్పాను. ఇంకా యోహాన్ సువార్త 13వ అధ్యాయం 16వ వచనంలో యేసువారు చెప్పారు, దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు పంపిన వాని కంటే గొప్పవాడు కాడని నిశ్చయంగా నేను మీతో చెప్పుచున్నానని యేసువారు చెప్పారు. సోదరులారా, మరి యేసువారి జీవితంలో కూడా ఆయన యెహోవానే ఆరాధించారు, యెహోవానే ఆరాధించమని పిలుపునిచ్చారని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ విషయమై ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని మనం పరిశీలించినప్పుడు, ఈ ప్రవక్త మొహమ్మద్, నేను నా యొక్క ప్రసంగంలో ప్రారంభంలో చెప్పాను, ఆయన శాంతిని సంస్థాపించినటువంటి ఒక ఆదర్శనీయమైనటువంటి అంతిమ దైవ ప్రవక్త. ఆయన గురించి ఖురాన్లో సూరే నిసా 4వ అధ్యాయం 170వ వచనంలో చెప్పడం జరిగింది, యా యుహన్నాస్, ఓ మానవులారా, కతుజా అకుము రసూల్, మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ వద్దకు వచ్చారు, బిల్ హక్కి, ఆయన సత్యం తీసుకుని వచ్చాడు, మీ రబ్బికు మీ ప్రభు తరపు నుండి, ఫామినో, ఆయన మీరు విశ్వసించండి, హైరాలకు మీకు మేలు కలుగుతుంది, వైన్ తక్ఫురు, మీరు గనక తిరస్కరిస్తే, వైన్నా లిల్లాహి మా ఫిస్ సమావాతి వల్ అర్ద్, భూమి మరియు ఆకాశంలో ఉన్న సమస్తము అల్లాదే, వకానల్లాహు అలీమన్ హకీమా, అల్లాకు ఏ మాత్రం హాని కలగదు. ఓ మనవలారా, ప్రవక్త ముహమ్మద్ సల్లం మీ వద్దకు సత్యం తీసుకుని వచ్చాడు, ఆయన్ని విశ్వసించండి అని ఖురాన్ చెప్తుంది. ఇంకా ప్రవక్త సలేవసలం ఎవరి కోసం అంటే, సమస్త మానవాళి కోసమని ఖురాన్ తెలియజేస్తుంది. ఖురాన్ లో 4వ అధ్యాయం 79వ వచనం మరియు ఖురాన్ గ్రంథం 7వ అధ్యాయం 158వ వచనం, ఖురాన్ గ్రంథం 34వ అధ్యాయం 28వ వచనం, ఖురాన్ గ్రంథం 21వ అధ్యాయం 107వ వచనంలో వమా అర్సల్నాక ఇల్లా రహ్మతులిల్ ఆలమీన్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమస్త మానవాళికి కారుణ్యంగా చేసి ఆయన్ని పంపించడం జరిగింది. ఆయన మానవాళికి, మానవాళి అంతటి కోసం వచ్చినటువంటి అంతిమ దైవ ప్రవక్త. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని, అతడు హిందూ అయినా క్రైస్తవుడైనా, అతడు ఏ జాతికి ఏ మతానికి చెందినవాడైనా, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని విశ్వసిస్తేనే అతనికి ముక్తి కలుగుతుందని మన గ్రంథాలు మనకు సెలవిస్తున్నాయి. ఈ విషయమై ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి, ఆయన ప్రస్తావన గురించి హైందవ గ్రంథాన్ని పరిశీలిస్తే, అధర్వణ వేదం 20వ కాండం 127వ సూక్తం 1వ మంత్రాన్ని పరిశీలిస్తే, ఇదం జన ఉపకృత నరాశం సస్తవిష్యతే షష్ఠీం సహస్ర నవతించ కౌరమ ఆరుషమేగ దద్మహే, ఓ జనులారా, నరాశంస, ఆయన మొహమ్మద్ సల్సలం ప్రశంసింపబడతారు, 60,090 మంది జనుల మధ్య మేము ఆయనను పొందుతాము. ప్రవక్త మొహమ్మద్ సల్సలం నేటికి 1430 సంవత్సరాల క్రితం మక్కాలో వచ్చేనాటికి అక్కడ మక్కా యొక్క జనాభా 60,000కు పైగా ఉన్నారు. ఆ విషయము ఇక్కడ వేదాల్లో తెలియజేయడం జరిగింది. మరియు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏకేశ్వర ఉపాసన, ఏకేశ్వర సిద్ధాంతాన్ని ప్రకటించేటప్పుడు అక్కడ అందరు కూడా ఆయనకు వ్యతిరేకంగా తయారయ్యారు. ఆ 60,090 మంది ప్రజల నుండి అల్లా ఆయన్ని రక్షించాడు. ఈ విషయం ఇస్లామిక్ చరిత్ర సాక్ష్యమిస్తుంది, ఈ విషయాన్ని హైందవ గ్రంథాలు సాక్ష్యమిస్తున్నాయి. ఇంకా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమస్త మానవాళికి వచ్చారు. ఇది అందరూ కూడా విశ్వసించాల్సినటువంటి విషయం. ఇది హైందవ గ్రంథాల్లో నరాశంస అనే పేరుతో అనేక సందర్భాల్లో వాడబడింది. ఇంకా ప్రవక్త మొహమ్మద్ పేరుతో, అహ్మద్ పేరుతో కూడా వేదాల్లో మనకు కనబడుతుంది. ఈ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరుని సంస్కృతంలో దీన్ని అనువదించినట్లయితే నరాశంస అనేటటువంటి అర్థం వస్తుంది. మొహమ్మద్ అనేటటువంటి పదం యొక్క అర్థం ప్రశంసింపబడే వ్యక్తి. ఈ విషయము యజుర్వేదం 20:30, యజుర్వేదం 20:57, యజుర్వేదము 21:31, యజుర్వేదం 21:55, యజుర్వేదం 28:02, యజుర్వేదం 28:19, యజుర్వేదం 28:42 ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావన ఉంది. అంతేకాకుండా ఋగ్వేదం 1:11, 13:3 మరియు ఋగ్వేదం 1:18, 9 ఋగ్వేదం 1:106, 4 ఋగ్వేదం 1:142, 3 ఋగ్వేదం 2:02, ఋగ్వేదం 5:05, 2 ఋగ్వేదం 7:02, 2 ఋగ్వేదం 10:64, 3 ఋగ్వేదం 10:182, 2 ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గురించి నరాశంస అని అక్కడ వాడబడింది. అంతేకాకుండా భవిష్య పురాణం ప్రతిసంగ పర్వం 3:3, 5:5 పరిశీలిస్తే అక్కడ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు పేరు కూడా తెలియజేయడం జరిగింది. ఏతస్మిన్నంతరే మ్లేచ ఆచార్యేన సమన్విత మొహమ్మదం ఇతి ఖ్యాత శిష్య సాక సమన్విత రూపచైత మహాదేవం మరుస్థల నివాసినం. ఒక మ్లేచుడు నిరక్షరాసుడైన ఒక బోధకుడు తన శిష్యులతో పాటు వస్తాడు. ఆయన పేరు మొహమ్మద్. ఆయన ఏడారి ప్రాంతానికి చెందిన వారై ఉంటారు. భవిష్య పురాణం ప్రతిసంగ పర్వ 3:3, 3:25 పరిశీలిస్తే లింగచ్చేది సికాహీనాం శుశ్రుధారిణి తూషకం ఉచ్చలాపి సర్వభక్షి భవిష్యాని జనో మమ ముసలైమాన సంస్కారం. ఒక మ్లేచుడు అతడు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సున్నతి ఒడుగులు హత్నా చేసుకుని ఉంటారు. తలపై ముడి ఉండదు, గడ్డం పెంచుకొని ఉంటాడు. ఆయన మాంసాహారి శాకాహారి, బిగ్గరగా గొంతెత్తి మాట్లాడుతారు. ఆయన భవిష్యత్తులో జరగబోయే విషయాలను బోధిస్తారు. ఆయన ముస్లింగా పరిచయం అవుతారు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి గురించి భవిష్య పురాణంలో కూడా పేరుతో సహా చెప్పడం జరిగింది. ఇంకా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వారికి మొహమ్మద్ పేరు మరియు అహ్మద్ అనే మరొక పేరు ఉంది. ఖురాన్ 61:6 అహ్మద్ అనే పేరుతో కూడా వేదాల్లో చెప్పడం జరిగింది. సామవేదం 7:8 అహమది పితుహు పరిమేధామృతస్య జాగ్రణ్యహం సూయో ఇవాజన. అహమద్ అనే అతను తన ప్రభు నుండి ధర్మశాస్త్రం ఖురాన్ని పొందాడు. ఆ ధర్మశాస్త్రం ఎంతో పరిపూరితమైనటువంటిది, సూర్యుని కాంతి లాంటి వెలుగుని పొందాడని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వారి గురించి వేదాల్లో అహ్మద్ మరియు మొహమ్మద్ పేరు మరియు నరాశంస పేరుతో అనేక సందర్భాల్లో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వారి గురించి వాడబడింది. ఈ విషయం బైబిల్లో మనం చూసినట్లయితే బైబిల్లో సాంగ్స్ ఆఫ్ సోలమన్ పరమగీతంలో 5:16 మనం ఒరిజినల్ భాష అయినటువంటి హిబ్రూ టెస్ట్మెంట్ ని మనం చూసినట్లయితే హిబ్రూ టెక్స్ట్ లో సాంగ్స్ ఆఫ్ సోలమన్ అంటే పరమగీతంలో 5:16 హిక్కో హిక్కో లికుల్లి మహమ్మదీ మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు పేరు కూడా మరి హిబ్రూ భాషలో బైబిల్లో మనకు కనబడుతుంది. ఈ విషయం యేసు వారు తన తర్వాత ఒక ఆదరణకర్త వస్తారు అని చెప్పారు. ఆయనే మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈ విషయాన్ని బైబిల్లో యోహాన్ సువార్త 14:16 బైబిల్లో యోహాన్ సువార్త 14:25-26 యోహాన్ సువార్త 15:26-27 యోహాన్ సువార్త 16:7 యోహాన్ సువార్త 16:13 యోహాన్ సువార్త 16:14 యేసు తన తర్వాత ఒక ఆదరణకర్త వస్తాడు అని తెలియజేయడం జరిగింది. మరి యేసు తర్వాత వచ్చినటువంటి ప్రవక్త ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తప్ప మరి ఎవరు కాదని చరిత్ర మనకు సాక్ష్యమిస్తుంది. యేసు వారి తర్వాత సుమారు 576 తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు వారిని మక్కా ప్రాంతంలో అల్లా సృష్టికర్త అల్లా ఆయన ఎన్నుకోవడం జరిగింది. సోదరులారా, చివరికి ఈ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ కులానికో మతానికో జాతికో వర్గానికో తెగకో పట్టణానికో ప్రాంతానికో కాకుండా సమస్త మానవాళి కోసం దేవుడు ఆయన పంపించాడు. ఆయనపై ఖురాన్ గ్రంథాన్ని అవతరింపజేశాడు. ఇది మాకేంటండి, ఇది ఇస్లాం ధర్మం కదా? కాదు కాదు, ఇది సమస్త మానవాళి ధర్మం. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమస్త మానవాళి కోసం వచ్చారని ఖురాను కాకుండా మరి హైందవ గ్రంథాలు బైబిల్ గ్రంథాలు సైతం సాక్ష్యమిస్తున్నాయి. చూడండి సోదరులారా, మరి చివరిగా మరి సృష్టికర్త ఒక్కడే, ఆయన పుట్టడు మరణించడు కంటికి కనిపించడు. మరి మన పుణ్యపురుషులు మహనీయులు మహానుభావుడు యేసు ప్రవక్త వారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అందరూ కూడా ఆ దైవాన్ని ఆరాధించారు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ దేవ ప్రవక్త, హైందవ గ్రంథాల్లో బైబిల్ గ్రంథాల్లో కూడా ఈ విషయ ప్రస్తావన ఉంది అని తెలుసుకున్నాం. ఇక ఇన్ని ఆధారాలతో ఉన్న తర్వాత ఏ వ్యక్తి అయితే బహుదైవ ఆరాధన చేస్తాడో ఆ వ్యక్తి పర్యవసనం ఏంటి? ఒకే సృష్టికర్తను కాకుండా సృష్టిని ఆరాధిస్తారు, వారి పర్యవసనం ఏంటి? ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది, ఖురాన్ సూరే అల్ మైదా 5:72 వచనంలో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, ఇన్నహు మా యుష్రికు బిల్లాహి ఫఖద్ హర్రమ అల్లాహు అలైహి జన్నత వమాఅహు నార్ వమా లిజ్జాలిమీన మిన్ అన్సార్. ఎవరైతే అల్లాహతో పాటు ఇతరులను సహవర్తులుగా భావిస్తారో వారి నివాసం నరకం. అటువంటి దుర్మార్గులకు సహాయం అందించేవాడు ఎవడూ లేడు. ఖురాన్ సూరా నిసా 4:116 వచనంలో అల్లా ఒక షిర్క్ తప్ప, షిర్క్ అంటే అల్లాహతో పాటు సృష్టికర్తతో పాటు ఇతరులను భాగస్వాములుగా భావించడం, అల్లా ఒక షిర్క్ తప్ప తాను కోరిన అన్ని పాపాలను క్షమిస్తాడు. ఈ విషయాన్ని హైందవ గ్రంథాల్లో పరిశీలించినట్లయితే యజుర్వేదము 40వ అధ్యాయము 9వ మంత్రాన్ని పరిశీలిస్తే, అంధం తమ ప్రవిశంతియే ఆసంభూతి ముపాసతే తతో భూయ ఇవతే తమోయ ఔసంభూత్యాగవ్రత. అంధం తమ చీకటి ప్రవిశంతియే ప్రవేశిస్తారు ఆసంభూతి, ఎవరైతే సృష్టిని ముపాసతే ఆరాధిస్తారు. సృష్టి భూమి ఆకాశము సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు ఇవన్నీ కూడా సృష్టి, ఎవరైతే సృష్టిని ఆరాధిస్తారో వారు చీకటి నరకానికి వెళ్తారు. తతో భూయ ఇవతే తమోయ ఔసంభూత్యాగవ్రత, ఎవరైతే మానవునిచే తయారు చేయబడినటువంటి ప్రతిమలను ఆరాధిస్తారో అతడు అంతకంటే మించినదా అని నరకానికి వెళ్తారు. ఇది హైందవ గ్రంథాలు కూడా చెప్తున్నాయి. ఈ విషయమై బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే బైబిల్లో యిర్మీయా 17:5 నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయాన్ని యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. బైబిల్ గ్రంథం ప్రకటన 21:8 ప్రతిమలను ఆరాధించేవారు నరకానికి వెళ్తారు అని తెలియచడం జరిగింది. కాబట్టి సహోదరులారా, ఎవరైతే మనల్ని సృష్టించాడో ఆ ఏకైక దైవాన్ని ఆరాధించాలి. ఒకవేళ అలా కాకుండా బహుదేవ ఆరాధన చేసినట్లయితే వారు నరకానికి వెళ్ళిపోతారని మన గ్రంథాలు చాలా స్పష్టంగా మనల్ని హెచ్చరిస్తున్నాయి. ఇక రండి సహోదరులారా, చివరిగా మరి ఈ జీవితమే శాశ్వతము కాదు, ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది అనేటటువంటి విషయం మీకు తెలియజేసి నా ప్రసంగాన్ని నేను ముగిస్తున్నాను. ఆ విషయమే ఖురాన్ గ్రంథం 30వ అధ్యాయం సూరే రూమ్ 40వ ఆయతలో బిస్మిల్లాహ్ రహ్మానిర్ రహీమ్, అల్లాహుల్లజీ ఖలఖకుం సుమ్మ రజఖకుం సుమ్మ యుమీతుకుం సుమ్మ యుహ్యీకుం హల్ మిన్ షురకాయికుం మా యఫలు మిన్ దాలిక మిన్ షై సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికుం. అల్లాహ్ ఏ మిమ్మల్ని పుట్టించాడు, మీకు జీవనోపాధిని ప్రసాదించాడు, ఆయన మీకు ఒకనొక రోజు మరణాన్ని ప్రసాదిస్తాడు, తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా ఆయన సమావేశపరుస్తాడు అని చాలా స్పష్టంగా ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది. ఖురాన్ 6:12 తీర్పు దినం నిస్సందేహంగా సంభవిస్తుంది, ఇది అనుమానానికి ఏ మాత్రం ఆస్కారం లేని యథార్థం. ఈ విషయమై గీతాశాస్త్రం 9:7 సర్వభూతాని కౌంతేయ ప్రకృతి యాతి మామికం కల్పక్షయే పునస్థాని కల్పాదౌ విసృజామ్యహం. ఆ దేవుడు కల్పాది అందు ప్రళయం రోజు ఆయన తప్పకుండా ఆ దేవుడు మానవులందరినీ కూడా సమావేశపరుస్తాడని గీతాశాస్త్రం కూడా సాక్ష్యమిస్తుంది. ఈ జీవితమే శాశ్వతం కాదు, మరొక జీవితం ఉంది, అదే పరలోక జీవితం అని గీతాశాస్త్రం సాక్ష్యమిస్తుంది. ఈ విషయమై బైబిల్ గ్రంథాన్ని పరిశీలిస్తే యోహాను స్వార్త 5:28-29 దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవన పునరుత్థానమునకు కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చేదరు. ఈ జీవితమే శాశ్వతము కాదు, మరొక జీవితం ఉంది, అక్కడ లెక్క చెప్పుకోవాలి అనేటటువంటి భావన మూడు గ్రంథాలు చాలా స్పష్టంగా కనబడుతుంది. సోదరులారా, మరి ఏ వ్యక్తి అయితే నేను ఈ జీవితం శాశ్వతం కాదు, మరొక జీవితం ఉంది, నేను చేసినటువంటి ప్రతి మంచి చెడుకి అక్కడ సమాధానం చెప్పుకోవాలి అనేటటువంటి భావన ఎప్పటి వరకైతే సమాజంలో ఏర్పడదో అప్పటి వరకు శాంతి సంస్థాపన అనేది ఇది సాధ్యం కాదు. శాంతి సంస్థాపన ముక్కలైన మానవ సమాజాన్ని సమైక్యపరిచే ఏకైక సాధనం ఏకేశ్వరోపాసన ఒకటే. అందరూ కలిసి తమ గ్రంథాల్లో ఉన్నటువంటి ఈ యొక్క భావన యొక్క సందేశాన్ని సమస్త మానవాళికి సృష్టికర్త ఒక్కడే అని, ఆయన పుట్టడు మరణించడు కంటికి కనిపించడు, ఆ దైవాన్నే ఆరాధించాలి అనేటువంటి భావన ఎప్పటి వరకైతే రాదో అప్పటి వరకు శాంతి సంస్థాపన సాధ్యము కాదు. ఎవరి దేవుడు వారికే, ఎవరి మతం వారిదే అనేటటువంటి నినాదంతో పూర్తి మానవాళి ముక్కలు ముక్కలుగా విడిపోయింది. మరి ఈరోజు శాంతి సంస్థాపన జరగాలి అంటే అంతిమంగా వచ్చినటువంటి చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ సల్లం, ఆయన్ని విశ్వసించాలి. ఆయన ప్రస్తావన అన్ని గ్రంథాల్లో ఉంది. మరి ఆయనపై ఖురాన్ గ్రంథం అవతరింపజేయబడింది. చివరిగా నేను ఖురాన్ లోని ఒక వాక్యాన్ని పఠించి నా యొక్క ప్రసంగాన్ని నేను ముగిస్తాను. ఖురాన్ లో 17వ అధ్యాయం సూరే బనీ ఇస్రాయిల్ 81వ వచనంలో వఖుల్ జాఅల్ హక్కు జహతల్ బాతిల్ ఇన్నల్ బాతిల కానా జహూకా, సత్యం వచ్చేసింది అసత్యం నశించింది, అసత్యం నశించక తప్పదు. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. జజాకల్లాహు ఖైర్ సిరాజు రహమాన్. ఇప్పటి వరకు మీరు శాంతి సంస్థాపన ఎలా సాధ్యం అనే అంశంపై సోదరుడు సిరాజు రెహమాన్ గారి ప్రసంగాన్ని విన్నారు. సోదరుడు సిరాజు రెహమాన్ గారి ప్రసంగంపై తమ అమూల్య అభిప్రాయాన్ని తెలియచేయవలసిందిగా నేటి ఆధ్యాత్మిక మహాసభకు ముఖ్య అతిథి అయినటువంటి హైదరాబాద్ నియోజకవర్గ శాసనసభ సభ్యులు పి విష్ణువర్ధన్ రెడ్డి గారిని కోరుచున్నారు. ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి గారు. అస్సలాము అలైకుం రహమతుల్లా. ఈరోజు ఈ కార్యక్రమం విచ్చేసినందుకు, నన్ను పిలిచినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మరి చాలా చాలా విషయాలు పెద్దలు నేను తెలుసుకున్నాను. యూనివర్సల్ ఇస్లాం రీసెర్చ్ ఫౌండేషన్ వారి ఒక కార్యక్రమము ఇప్పటికి హైదరాబాద్లో పెట్టడం మీద మూడోసారి అనుకుంటున్నాను. ఇంతకుముందు హిమాయత్నగర్లో వేరే దగ్గర పెట్టానని చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా దీనికన్నా పెద్ద కార్యక్రమం పెట్టి విజయవంతం చేయాలని కోరుతున్నాను. ప్రజలలో మంచి మెసేజ్ పోవాలని కోరుతున్నాను. ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు చాలా విషయాలు చెప్తున్నారు. ఇలాంటి వేదాలు మళ్ళీ తర్వాత ఇస్లాంకి ఖురాన్కి సంబంధించిన కొన్ని విషయాలు చెప్తున్నారు. అవి నిజంగానే పెద్దలు చెప్పినట్టు చిన్నపిల్లలకి పుట్టినప్పుడే ఏ తెలుగు పాటలు హిందీ పాటలు తినిపించినప్పుడు నేర్పించకుండా ఇట్లాంటి శ్లోకాలు మరి ఇట్లాంటి ఖురాన్ విషయాలు నేర్పిస్తే తప్పకుండా పెద్ద అయినాక పాప ప్రజలకి సేవ చేస్తారు. మొహమ్మద్ రసూలల్లా, మరి మృత్యుంజయ మంత్రం ఉండదు, హోం బోర్ సారీ గాయత్రి మంత్రం అది. యదా యదా ధర్మస్య గ్రామీర్భవ భారతి అభ్యుధాన ధర్మస్య సంభవాన్ని యుగే యుగే, ఇది మహాభారతం. ఇట్లాంటి చిన్నపిల్లలకి విషయాలు చిన్నప్పుడే వారి పాఠాలు నేర్పిస్తే తప్పకుండా వాళ్ళు పెద్దయ్యాక ఈ యొక్క మన సంస్థని, అది హిందూ అయినా ముస్లిం అయినా ఏదైనా కాపాడుకుంటూ వచ్చు. ఇట్లాంటి విషయాలు చాలా మట్టుకి పెద్దల నుంచి ఇంకా నేర్చుకునేది ఉంది. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు తప్పకుండా నన్ను పిలవాలని కోరుతున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన సిరాజ్ నయీమ్ గారికి, ప్రెసిడెంట్ అయిన యూనివర్సల్ ఇస్లాం రీసెర్చ్ ఫౌండేషన్ వారి అజీజ్ హుజర్, మరి షఫీ గారికి, మరి నా మిత్రుడైన నర్సింగ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఒక ఉపన్యాసం ముగిస్తాను. అల్హమ్దులిల్లా. ఎమ్మెల్యే పి కృష్ణవర్ధన్ రెడ్డి గారు మంచి అభిప్రాయాన్ని తెలియచేయడం జరిగింది. అయితే వారికి వేరే కార్యక్రమంలో పాల్పంచుకునే పని ఉంది కాబట్టి వారు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటున్నారు. అయితే వారి యొక్క అమూల్య సమయాన్ని ఇచ్చేసినందుకు ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి గారికి యుఐఆర్ఎఫ్ యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.